భూకంపాలు పుస్తకం 6వ భాగం. 9 రిక్టర్ స్కేల్ వద్ద వచ్చిన భూకంపం 200 మిలియన్ టన్నుల టీఎన్టీ పేలుడుతో సమానం. అయితే రిక్టర్ స్కేలు 9 వద్ద ఇంతవరకు ఎప్పుడూ భూకంపం రాలేదు. 8 కూడా చాలా ఎక్కువే. 1906లో శాన్ ఫ్రాన్సిస్కోని ధ్వంసం చేసిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 8.25 వద్ద ఉందట. 1904లో అలాస్కాలో అంకరేజ్ వద్ద 8.5 రిక్టర్ స్కేల్ భూకంపం వచ్చింది. 8.9 వద్ద కూడా భూకంపాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ పెద్ద భూకంపాలు అరుదుగా వస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా భూమిలో కొన్ని మిలియన్ల భూకంపాలు వస్తూ ఉంటాయి, కానీ వాటిలో చాలా మటుకు చిన్న చిన్నవే అయి ఉంటాయి. సగటున సాలుకి 1 భూకంపమే రిక్టర్ స్కేలులో 8 దాటుతుంది. అయితే కొన్ని కొన్ని ఏళ్ళు సగటు కన్నా బాగా ఎక్కువ సంఖ్యలో భూకంపాలు వస్తాయి. ఉదాహరణకి 1906లో 8 మించిన భూకంపాలు 7 వచ్చాయి. ఎక్కువ జనం నివసించని చోట పెద్ద భూకంపం వచ్చినా పెద్దగా నష్టం రాకపోవచ్చు, కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరంలో చిన్న భూకంపం అయినా గొప్ప వినాశనం కలుగ చేయగలదు. అలాగే అర్భకమైన కట్టడాలకు బదులు బలమైన కట్టడాలు ఉన్న నగరంలో అయితే విధ్వంసం తక్కువగా ఉండవచ్చు. కాబట్టి కేవలం రిక్టర్ స్కేల్ని బట్టి ఆ భూకంపం ఎంత ప్రమాదకరమో చెప్పలేం. భూమి పై పొరలలో ప్రయాణించే ఉపరితరంగాలు మనకు ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని ఇస్తాయి. భూమి ఉపరితలం నుండి సూటిగా భూగర్భంలోకి చొచ్చుకుపోయి ఉపరితలంలో మరో స్థానాన్ని చేరుకోగల అంతరంగ తరంగాలు ఇంకా విలువైన సమాచారాన్ని అందిస్తాయి. భూమి అంతరంగం వరకు పోయి ఎగిరి ఉపరితలాన్ని చేరుకోగల మొట్టమొదటి వస్తువు చరిత్రలో ఈ అంతరంగ తరంగాలే. వాటి నుండి భూగర్భ అంతరంగ నిర్మాణాన్ని గురించి తెలుసుకోవచ్చు. 1909లో ఓ శాస్త్రవేత్త ఈ సమస్యని పరిశోధించడం ఆరంభించాడు. అతడే యుగోస్లావియాకు చెందిన ఆండ్రియో మొహరవికిక్. భూమిలోకి బాగా లోతుగా చొరబడలేని అంతరంగ తరంగాలు ఉపరితరంగాల కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తాయని అతడు నిరూపించాడు. లోపలికి చొచ్చుకుపోతున్న కొద్దీ తరంగం వేగం పెరుగుతుంది. బాగా లోతుకు పోతే వాటి వేగం ఉపరితరంగాల వేగంతో సమానం కావచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా కావచ్చు. దీనికి కారణం ఏమిటంటే భూమి లోపలి పొరలలో ఉన్న రాళ్ళ మీద పై పొరలలో ఉండే రాళ్ల బరువు పడుతూ ఉంటుంది. కాబట్టి బాగా లోపల ఉన్న రాతి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్ర పదార్థంలో తరంగాలు మరింత వేగంగా కదులుతాయి. అది కేంద్రం నుండి బాగా దూరంగా ఉన్న సిస్మోగ్రాఫుల నుండి వచ్చిన సమాచారాన్ని బాగా అధ్యయనం చేశాడు మొహరవికిక్. అతడు ఒక విషయం గమనించాడు. దగ్గరగా ఉన్న సిస్మోగ్రాఫులలో ఉపరితరంగాల తర్వాత అంతరంగ తరంగాలు వస్తాయి, కానీ అధికేంద్రానికి ఇంకా దూరంగా ఉన్న సిస్మోగ్రాఫులను చేరుకోవడానికి అంతరంగ తరంగాలు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి మరింత వేగంగా ప్రయాణిస్తాయి. అలా సిస్మోగ్రాఫ్కి అధికేంద్రానికి మధ్య దూరం తగినంతగా పెరిగితే భూమి ఉపరితలం వెంట వక్ర మార్గంలో ప్రయాణించి వచ్చిన ఉపరితరంగాల కన్నా ముందు అంతరంగ తరంగాలు వస్తాయి. అంతరంగ తరంగాల వేగాన్ని బట్టి భూమి లోపల ఉపరితలం నుండి వివిధ లోతుల్లో ఉండే పదార్థ సాంద్రతను లెక్కించడానికి వీలయ్యింది. లోతు పెరుగుతున్న కొద్దీ సాంద్రత క్రమంగా పెరుగుతూ వచ్చింది. అతికేంద్రం నుండి ఒక నిర్ణీత దూరం మాత్రం అంతరంగ తరంగాలు అనుకున్న దానికన్నా వేగంగా వచ్చేవి. అంటే ఒక ప్రత్యేక లోతు వద్ద వాటి వేగం అకస్మాత్తుగా పెరుగుతోంది అన్నమాట. అలా లక్షణాలలో హఠాత్తుగా వచ్చే మార్పునే విచ్ఛిన్నత అంటారు. దాని ఆవిష్కారకుడి గౌరవార్థం దానికి మొహరవై కిక్ విచ్ఛిన్నత అని పేరు పెట్టారు.